దేవసువామేతాని హవీగుంషి భవంతి ఏతావంతో వై దేవానాగం సభాః తగేవాస్మై సభాన్ ప్రయచ్చంతి తగేనగుం సువంతే అగ్నిదేవేణం గృహపతీనాగుం సువతే సోమో వనస్పతీనాం రుద్రః పశూనాం బృహస్పతిర్వాచాం ఇంద్రో జ్యేష్ఠానాం మిత్రః సత్యానాం వరుణో ధర్మపతీనాం ఏతదేవ సర్వం భవతి సవితా త్వా ప్రసవానాగుం సువదామిది హస్తం గృహ్ణాది ప్రసూత్యై ఏ దేవాదేవసుపస్థేత్యాహ యథాయుదురేవైతత్ మహతే క్షత్రాయ మహత ఆధిపత్యాయ మహతే జానరాజ్యాయేత్యాహ ఆశిషమే వైతామాశాస్తే ఏషవో భరత రాజా సోమోస్మాకం బ్రాహ్మణానాగం రాజేత్యాహ తస్మాత్ సోమరాజానో బ్రాహ్మణాః ప్రదిత్యన్నామ రాజ్యమధాయీత్యాహ రాజ్యమేవాస్మిన్ ప్రతిదధాతి స్వాం తనువం వరుణోశిశ్రేదిత్యాహ వరుణసమమేవావరుంధే శుచేర్మిత్రస్య వృత్త్యా భూమేత్యాహ శుచిమేవైనం వృత్తం కరోతి అమన్మహిమహతస్య నామేత్యాహ మనుతయేవైనం సర్వే వ్రాతా వరుణస్య భూవన్ నిత్యాహ సర్వవ్రాతమేవైనం కరోతి విమిత్రయే వైరరాజిమతారీతిత్యాహ అరాజిమే వైనం తారయతి అసోషుతం దయజ్ఞయారితేనేత్యాహ సురయత్యే వైనం విత్రుతోజ విమానన్నాళిత్యాహ ఆయురేవాస్మిన్ దధాతి ద్వాభ్యాం విమృష్టే దివాద్యజమానః ప్రతిష్ఠిత్యై అగ్నే సోమీయస్థైకాదశ కపాలస్య దేవ సువాంచ హమిజామగ్నయే సృష్టకృతేనమవద్యతే దేవతాభిరేవైణముభయదః పరిగృహ్ణాది విష్ణుక్రమాన్ క్రమతే విష్ణురేవ భూత్వేమాన్ లోకానభిజయతి అర్థేతస్థేతి జుహోతి ఆహుత్యైవైనా నిష్క్రీయ గృహ్ణాది అసోహవిష్కృతానామేవాభిఘృతానాం గృహ్ణాది అహంతీనాం గృహ్ణాది ఏతావా అపాగం రాష్ట్రం రాష్ట్రమేవాస్మి గృహ్ణాది అసో శ్రియమేవైనమభివహంతి అపాం పతిరసీత్యాహ మిథునమేవాక వృషాసూర్మిరిత్యాహ ఊర్మిమంతమేవైనం కరోతి వృషసేనోసీత్యాహ సేనామేవాస్మి సగ్గశ్యతి ప్రదక్షితస్థేత్యాహ ఏతావా అపాం విషః విషమేవాస్మై పర్యూహతి మరుతామోజస్థేత్యాహ అన్నం వై మరుతః అన్నమేవావరుంధే సూర్యవర్చసస్థేత్యాహ రాష్ట్రమేవ వర్చస్యకః సూర్యత్రయసస్థేత్యాహ సత్యం వా ఏతత్ యద్వర్షతి అనృతం యథాతపథి వర్షతి సత్యానృతే ఏవావరుంధే నైనకం సత్యానృతే ఉదితే హిగ్గస్థః ఏవం వేద మాందాస్థేత్యాహ రాష్ట్రమేవ బ్రహ్మవర్చస్యకః ఆశాస్థేత్యాహ రాష్ట్రమేవ వశ్యకః షక్పరీస్థేత్యాహ పశువోవే షక్పరీః పశూనేవావరుంధే విశ్వభృతస్థేత్యాహ రాష్ట్రమేవ వయస్యకః జనభృతస్థేత్యాహ రాష్ట్రమేవేంద్రియావ్యకః అగ్నేస్తేజస్యాస్థేత్యాహ రాష్ట్రమేవ తేజస్యకః అపామోషధీనాగంగతస్థేత్యాహ రాష్ట్రమేవ మధవ్యమకః సారస్వతం గ్రహం గృహ్ణాతి ఏషావా అపాం పృష్ఠం యత్సరస్వతీ పృష్ఠమేవైనకం సమానానాం కరోతి షోడశభిర్గృహ్ణాతి షోడశకలో వై పురుషః యావానేవ పురుషః తస్మిన్ వీర్యం దశాది షోడశభిర్జ్యోతి షోడశభిర్గృహ్ణాతి ద్వాత్రికంశత్ సంపద్యంతే ద్వాత్రికంశదక్షరానుష్టుక్ భాగనిష్టప్ సర్వాణి ఛందాగుంసి వాచైవైనగం సర్వే భిఛందోభిరభిషించతి దేవీరాపస్ సంమధుమతేర్మధుమతేభిసృజ్యధ్వమిత్యాహ బ్రహ్మణైవైనాస్సగం సృజతి అనాశిష్టాశ్రీదతేత్యాహ బ్రహ్మణైవైనాస్సాదయతి అంతరాహోషిష్టయం బ్రాహ్మణాచ్చగుంసినశ్చ సాదయతి ఆగ్నేయో విహోతా ఐంద్రో బ్రాహ్మణాచ్ఛగుంసి తేజసా జీవేంద్రేణ చోభయతో రాష్ట్రం పరిగృహ్ణాది హిరణ్యేనోత్పుణాది ఆహుతేః పవిత్రాభ్యాముత్పుణం దివ్యావృత్తే శతమానం భవతి శతాయుః పురుషః సతేంద్రియః ఆయుష్టేవేంద్రియే ప్రతిష్టతి అనభిష్టమసీత్యాహ అనభిష్టగ్రిహ్యేతత్ వాజోబంధురిత్యాహ వాజోహ్యేషబంధుః తపోజా ఇత్యాహ తపోజాహ్యేతత్ సోమస్య దాత్రమసీత్యాహ సోమస్య హ్యేతద్దాత్రం శుక్రావశుక్రేణోత్పనామీత్యాహ శుక్రాహ్యాపః శుక్రగం హిరణ్యం చంద్రాశ్చంద్రేణేత్యాహ చంద్రాహ్యాపః చంద్రగం హిరణ్యం అమృత అమృతేణేత్యాహ అమృతాహ్యాపః అమృతగం హిరణ్యం స్వాహ రాజసూయాయేత్యాహ రాజసూయాయ హ్యేనావత్పునాది సమాదోద్యుమ్నిరోగ్రయేతారణ్యర్చాగృహ్ణాది వరుణసమేవారుంధే ఏకయా గృహ్ణాది ఏకథైవ యజమానే వీర్యం దధాది క్షత్రస్యోల్పమతి క్షత్రస్యోనిరసీతి తార్పిం చోష్టేషం చ ప్రయచ్ఛతి సయో నిత్వాయ ఏకశరేణ దర్భవం జైలైః పవయతి శతాయుర్వే పురుషశరీర్యః ఆత్మైకశతః యావానేవ పురుషః తస్మిన్ వీర్యం దధాది దధ్యాశయతి ఇంద్రియమేవావరుంధే ఉదుంబరమాశయతి అన్నాభ్యస్యావరుధ్యై షష్ఠాన్యాశయతి సురాబలిమేవైనం కరోతి ఆవితయేతా భవంతి ఆవితమేవైనం గమయంతి అగ్నిరేవైనం గాధిపద్యేనావతి ఇంద్ర ఇంద్రియేణ పూషా పశుభిః మిత్రావరుణౌ ప్రాణాపానాభ్యాం ఇంద్రో వృత్రాయ వజ్రముదయచ్చత్ సదివమలిఖత్ సోహర్యం నః పంథా అభవత్ సావిన్నేద్యావా పృథివీ ధృతవృత్యావా పృథివీ ఉపాధావత్ సాభ్యామేవ ప్రసూత ఇంద్రో వృత్రాయ వజ్రం ప్రాహరత్ సావిన్నేద్యావా పృథివీ ధృతవృత్యదాహ ఆభ్యామేవ ప్రసూతో యజమానో వజ్రం భ్రాతుర్వ్యాయ ప్రహరతి ఆవిన్నాదేవ్యజదర్విశ్వరూపేత్యాహ ఇయం వై దేవ్యజదర్విశ్వరూపే అస్యామేవ ప్రతిష్టతి ఆవిన్నోయమసా వాముష్యాయణోస్యాం విశ్వస్మిన్ రాష్ట్ర ఇత్యాహ విషయమేనగం రాష్ట్రేణ సమర్థయతి మహతే క్షత్రాయ మహతాధిపత్యాయ మహతే జాలరాజ్యాయేత్యాహ ఏషవో భరత రాజా సోమో స్వాగం బ్రాహ్మణా నాగం రాజేభ్యస్మాత్ సోమరాజానో బ్రాహ్మణా ఇంద్రస్య వజ్రో శివార్థఘ్నైతి ధన ప్రయచ్చతి విజిత్యై శత్రుపాసనాశ్చేతేషూన్ శత్రూణేవాస్తి బాధంతే పాతమా ప్రత్యంజం పాతమా తిరియంచ మన్వంచం మా పాదేభ్యః తిస్రోవేశరవ్యాః ప్రదీచేతరస్యనోజే ఆభ్యయేవైనం పాంతి విద్భోమా పాదేత్యాహ దిగ్భయేవైనం పాంతి విశ్వాభ్యోమానాష్ట్రాభ్యః పాదేత్యాహ అపరిమితా దేవైనం పాంతి హిరణ్యవర్ణా వృషసాం విరోజే దృష్టుభా బాహూ గృహ్ణాది ఇంద్రియం మే వీర్యం దృష్టగే ఇంద్రియమేవ వీర్యమురిష్టాదాత్మం ధత్తే విశో వ్యాస్థాపయతి దిశామభిజిత్యై హిరణ ప్రక్రామేత్ అభిదిశో జయేత్ ఉత్తమాద్యేత్ మనసాను ప్రక్రామతి అభిదిశో జయతి నోన్మాద్యతి సమిధమాతిష్ఠేత్యాహ తేజయేవావరుంధే ఉగ్రామాతిష్ఠేత్యాహ ఇంద్రియమేవావరుంధే విరాజమాతిష్ఠేత్యాహ అన్నాద్యమేవావరుంధే ఉదీజీమాతిష్ఠేత్యాహ పశూనేవావరుంధే ఊర్ధ్వామాతిష్ఠేత్యాహ సువర్గమేవ లోకమభిజయతి అనూర్జిహీతే సువర్గస్య లోకస్య సమష్ట్యై మారుత ఏష భవతి అన్నం వై మరుతః అన్నమేవావరుంధే ఏకవిగుంశతికపాలో భవతి ప్రతిష్ఠిత్యై యోరణ్యేణ వాక్యో గణః తమ్ మధ్యత ఉపదధాది గ్రామ్యే పశుభిరారణ్యాన్ పశూన్ పరిగృహ్ణాది తస్మాద్గ్రామ్యే పశుభిరారణ్యా పశవ పరిగృహీతాః పృథుర్వేణ్యః అభ్యషిక్ష్యత స రాష్ట్రం నాభవత్ ఏతాని పార్థాన్యపశ్యత్ ఆన్య జుహోత్ తైర్వేషు రాష్ట్రమభవత్ యత్ పార్థాని జుహోతి రాష్ట్రమేవ భవతి బాహ్యస్పత్యం పూర్వేణముత్తమం భవతి ఐంద్రముత్తరేషాం ప్రథమం బ్రహ్మదేవాస్మై క్షత్రం చ సమీచే దాది అథో బ్రహ్మన్నేవ క్షత్రం ప్రతిష్టాపయతి షట్పురస్తాదవిటేకస్య జుహోతి షడ్పరిష్టాద్ ద్వాదశ సంపద్యంతే ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరః ఖలు వై దేవానాం పూః దేవానామేవ పురం మధ్యతో వ్యవసర్పతి తస్మిన్ కుతశ్చనోపావ్యాధో భవతి భూతానామవేష్టేర్జుహోతి అత్రాత్ర వై మృత్యుర్జాయతే యత్ర యత్రైవ మృత్యుర్జాయతే తస్మాజ్జాయుర్వమాయుేతి సర్వే మృత్యవో వేష్టా తస్మాజ్జాయుసూయేణ జానో నాభిచరితవై ప్రత్యేణమభిచారృణుతే సోమస్ త్రిషురసితవేషద్భూయాదిశార్దూలచర్మోపస్థనాది ఏవ సోమేత్యుషి యాశార్దూలే తామేవరుంధే మృత్యోర్వా ఏష వర్ణ యార్దూల అమృతము హిరణ్యం అమృతమసి మృత్యోర్మా పాశీర్హిరణ్యముపాస్యతి అమృతమే మృత్యోరంతర్ధత్తే శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి యుద్ధోన్మా పాశీత్యుపరిష్టాతి ఉభయదేవాస్మై శర్మ దాది అవేష్టాదంతశూకాగిరి ప్రేమంశీషేణ విధ్యతి దంతశూకానేవాపేదతే తస్మాద్వీపం దంతశూకాదంశుకాః నిరస్తన్నముచేశ్వరయుతి లోహితాయసం నిరస్యతి వాగ్మానమేవ నముచిన్ నిరవదయతే ప్రాణ ఆత్మనః పూర్వే విషిక్ష్యా ఇత్యాహుః సోమో రాజా వరుణః దేవాశర్మసువశ్చయే తే తే పాచకం సువంతాం ప్రాణకం సువంతామిత్యాహ ప్రాణానేవాత్మనః పూర్వానభిషించతి యద్బ్రూయాత్ అగ్నే స్వాతేజసాభిషించామీతి తేజస్వేవ స్యాత్ దుష్కర్మాదు భవేత్ సోమశ్చత్వాద్యుమ్నేనాభిషించామీత్యాహ సౌమ్యో మీ దేవతయా పురుషః స్వయమైనం దేవతయాభిషించతి అగ్నేస్తేజసేత్యాహేవాస్మిన్ దసాది సూర్యస్య వర్తసేత్యాహ వర్తదేవాస్మిన్ దసాది ఇంద్రస్యేంద్రియేణేత్యాహ ఇంద్రియమేవాస్మిన్ దసాది మిత్రావరుణయోర్వీర్యేణేత్యాహ వీర్యమేవాస్మిన్ దసాది మరుదామోజసేత్యాహ ఓజయేవాస్మిన్ దసాది క్షత్రాణాం క్షత్రపతిరసేత్యాహ క్షత్రాణామేవైనం క్షత్రపతిం కరోతి అతిదివస్ పాహేత్యాహ అత్యన్యాన్ పాహేతి వావేకదాః సమావర్త్రం ధరాగుతేజేరిత్యాహ రాష్ట్రమేవాస్మిన్ ధ్రువమకః ఉచ్ఛేషణేన జుహోతి ఉచ్ఛేషణ భాగో వే రుద్రః భాగధేయేనైవ రుద్రం నిరవదయతే ఉదం ఫలేత్యాగ్నేర్ధే జుహోతి ఏషా వే రుద్రస్య లిగే స్వాయామేవ దిశి రుద్రం నిరవదయతే రుద్రయత్యే క్రయీపరన్నామేత్యాహ యద్వాస్య క్రయీపరన్నామ ఏన వా ఏషహిణస్తి యగముహిణస్తి తేనైవేణగం సహసమయతి తస్మై హుతమసి యమేష్టమసేత్యాహ యమాదేవాస్య మృత్యుమవయజతే ప్రజాపదేనత్మదేతాన్నిన్యమిదస్య గృహేతుహుయాత్ యాన్ కామయేత రాష్ట్రమస్యై ప్రజా స్యాదితి రాష్ట్రమేవాస్యే ప్రజా భవతి వర్ణమయేనాధ్వర్యలభిషించతి బ్రహ్మవర్చసమేవాస్మిన్ దాది ఔదుంబరేణ రాజన్యః ఊర్జమేవాస్మిన్నన్నాద్యం దాది ఆశ్వత్థేన వైశ్యః విషమేవాస్మిన్ పుష్టిం దాది దయ్యగ్రోధేణ జన్యః మిత్రాన్నేవాస్మై కల్పయతి అథో ప్రతిష్ఠిత్యై ఇంద్రస్య వజ్రో శుభార్త్రఘ్నైతి రసముపావహరది విజిత్యై మిత్రావర్ణయోస్త్వా ప్రశాస్త్రో శశాగినగ్మీత్యాహ బ్రహ్మణైవైనం దేవతాభ్యాం యునక్తి ప్రష్టివాహినం యునక్తి ప్రష్టివాహీ వై దేవర్థ దేవర్థమేవాస్మై యునక్తి త్వయోశ్వా భవంతి రథశ్చతుర్థః దౌసో జ్యేష్ఠసారథి షట్సంపద్యంతే షడ్వారతవః ఋతుభిరేవైనయ్యునక్తి పుష్ప్రమాన్ క్రమతే పుష్ప్రేవ భూక్తే మాన్ లోకానభిజయతి యః క్షత్రియః ప్రతిహితః సోన్వారభతే రాష్ట్రమేవ భవతి తృష్టుభాన్నారభతే ఇంద్రియం వై తృష్టుకే ఇంద్రియమేవ యజమానే దధాతి మరుతాం రసవేదేర్హమిత్యాహ మరుద్భిరేవ ప్రసూతముజ్జయతి ఆప్తం మన ఇత్యాహ యదేవ మనసేప్సేహేత్ తదాపదే రాజన్యం జినాతి మనాక్రాంతదేవాక్రమతే ఇవాజేషయింద్రియేణ వీర్యేణ లభ్యతే యో రాజన్యం జినాతి సమహమింద్రియేణ వీర్యేణేత్యాహ ఇంద్రియమేవ వీర్యమాత్మన్ ధత్తే శూనామన్యూయాగుదివారాహీవాహావముందరే పశూనాం వారేషమన్యో యద్వరాహ తేనైవ పశూనాం మన్యమాత్మన్ ధత్తే అభివాయ్యం శిశుబాణం కామయతే తస్యేశ్వరేంద్రియం వీర్యమాదాతో వారాహీవాణావముందరే అస్యా ఏవాంతర్ధత్తే ఇంద్రియస్య వీర్యస్యానాత్తి నమో మాత్రే పృథివ్యాహిగుంసాయిరస్యాయుర్మేధేహీత్యాహ ఆయేవాత్మన్ ధత్తే ఊర్గస్యోర్గం మేధేహీత్యాహ ఊర్గమేవాత్మన్ ధత్తే యుంగశివర్చో శివర్చో మయిధేహీత్యాహ వర్చ ఏవాత్మన్ ధత్తే ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానాయోర్జం వర్చో దధాతి అథవిమోచనీయాజుహోతి ప్రతిష్టిత్యై త్రయోశ్వా భవంతి రథశ్చతుర్థః తస్మాచతుర్జుహోతి యద్భూ సహ ప్రతిష్ఠేతాం సమానం లోకమియాతాం సహ సంగృహేత్రా రథమాహనే రథమా దధాతి సువర్గాదేవైనం లోకాదంతర్దధాతి హంసస్సు చతుర్విద్యా దధాతి బ్రహ్మణైవైనముపావహరతి బ్రహ్మణా దధాతి అతిచ్ఛందసా దధాతి అతిఛందావే సర్వాణి ఛందాగుంధి సర్వేభిరేవైనం ఛందోభిరాదధాతి అష్టమాగేషా ఛందసాందాహ హృదయిచ్ఛందసా దధాతి అష్టమైవైనకం సమానానాం కరోతి మిత్రోషి వరుణోషేత్యాహ మైత్రం వాహ వారుణే రాత్రి అహోరాత్రాభ్యామేవైనమువహరతి మిత్రోషి వరుణోషేత్యాహ మైత్రో వే దక్షిణ వారుణస్సవ్యః వైశ్వదేవ్యామిక్షా స్వమేవైనో భాగధేయముపావహరతి సమహం విశ్వేర్దేవేరిత్యాహ వైశ్వదేవ్యో వై ప్రజాః తా ఏవాద్యాః కురుతే క్షత్రస్య నాభిరధి క్షత్రస్య యోనిరధీత్యధి వాసమాస్తునాధియోనిత్వాయ యోనామాసీరుషామాసీదేత్యాహ యథాయజురేవేజతే మాత్వాహిగుంసేన్మామాహిగుంసేదిత్యాహాహిగుంసాయే యుషసాధృతవ్రతో వరుణః పస్త్యాః స్వాసాంరాజ్యాసుకృతదిత్యాహ సామ్రాజ్యమేవైనకం సుకృతం కరోతి బ్రహ్మాజన్ బ్రహ్మాశ్వ్యాశ్వ్యాహ సవితారమేవైనకం సత్యస్వరం కరోతి బ్రహ్మా రఘురాజన్ బ్రహ్మాసేంద్రోది సత్యౌజా ఇత్యాహ ఇంద్రమేవైనకం సత్యౌజ సంకరోతి బ్రహ్మా రఘురాజన్ బ్రహ్మాసు మిత్రోది సుషేమ ఇత్యాహ మిత్రమేవైనకం సుషేమం కరోతి బ్రహ్మా రఘురాజన్ బ్రహ్మాసు వరుణోది సత్యధర్మేత్యాహ వరుణమేవైనకం సత్యధర్మానం కరోతి సవితాసి సత్యసు వైత్యాహ గాయత్రీమేవేతేనాభివ్యాహరతి ఇంద్రాదిసత్యౌ జాయిత్యాః దృష్టుపమేవేతేనాభివ్యాహరతి మిత్రాదిషేవైత్యాః జగజీవేవేతేనాభివ్యాహరతి సత్యమేతా దేవతాః సత్యమేతాచ్ఛందాగుంధి సత్యమేవావరుంధే వరుణోదిసత్యధర్మేత్యాః అనుష్టుభమేవైతేనాభివ్యాహరతి సత్యాదేవానుష్టుభ సత్యాదితే వరుణః సత్యాదితే దేవావరుంధే ఏనకం సత్యాదితే ఉదితే హిగ్గస్థః ఏవం వేద ఇంద్రస్య వజ్రో దివాత్రఘ్యైస్భ్యం ప్రయచ్చతి వజ్రో వై స్పృహ వజ్రేణైవాస్మ అమరపరకం గ్రంథయతి ఏవం హి తచ్ఛేదః యస్మాదేతే వృద్ధేయుః ఇదిభ్యేకం రాజా భూజితి పంచాక్షాన్ ప్రయచ్చతి ఏతే వై సర్వేయాః అపరాజాయినమేవైనం కరోతి ఓదనం ప్రవదే పరమే శ్రీవా ఏషః యదోదనః పరమామేవైనం విశ్వేయం గమయతి సశ్లోకా సుమంగళా సత్యరాజా నిత్యాః ఆశ్రమేవైతామాశాస్తే శౌనశ్రేమమాఖ్యాపయతే వరుణపాశాదేవైనం ముంచతి పరశ్రతం భవతి శతాయ పురుషశ్రతేంద్రియః ఆయుష్వేంద్రియే ప్రతిష్ఠతి మార్గస్వైకవింశయుగపాలస్య వైశ్వరేవ్యైతామక్షాగాగ్నయే స్వష్టకృతే సమవద్యతి దేవతాభిరేవైనం భయదః పరిగృహ్ణాతి అపాన్నత్రే స్వాహోర్జోనత్రే స్వాహాగ్నే గృహపదయే స్వాహేతి స్వాహుదేర్జోది ప్రహిమే లోకాః ఏష్మేవ లోకేషు ప్రతిష్ఠతి ఓం వరుణస్య సుషుమానస్య దశేంద్రియం వీర్యం పరాపదతి తత్సగం సుర్భ్యరుణ సమసర్పతి తత్సగం సుపాగం సగం సత్వం అగ్నినా దేవేణ ప్రథమే హన్నను ప్రాయంత సరస్వత్యా వాచా ద్వితీయే సవిత్రా ప్రసవేన తృతీయే ఓష్ణా పశుభిశ్చ చతుర్థే బృహస్పతినా బ్రహ్మణా పంచమే ఇంద్రేణ దేవేణ షష్ఠే వరుణేణ స్వయా దేవతయా సప్తమే సోమేణ రాజ్ఞాష్టమే షష్ఠా రూపేణ నవమే విష్ణునా యజ్ఞేనాప్నోత్ యత్సగం సర్వభవంతి ఇంద్రియమేవ తద్వీర్యం యజమాన ఆప్నోతి పూర్వా పూర్వావేర్భవతి ఇంద్రియస్య వీర్యస్యావరుద్ధ్యై పురస్తాదు వసతాగం సౌమ్యేన ప్రచరతి సోమో వీరే తోషాః ఏత ఏవ దంతసాది అంతరాత్వాష్ట్రేణ ఏత ఏవ హి దంతుష్టా రూపాని వికరోతి ఉపరిష్టాద్వైష్ణవేన యజ్ఞో వే విష్ణుః యజ్ఞదేవాంతః ప్రతిష్ఠతి జామివా ఏతత్కుర్వంతి యత్సద్యో దీక్షయంతి సద్యః సోమం క్రీణంతి పునరిశ్రాం ప్రయచ్చత్తినా విత్వాయ అంగిరజస్సు వర్గం లోకయ్యంతః అప్సదీక్షాదపశే ప్రావేశయన్ తత్పుండరీకమభవత్ యత్పుండరిశ్రాం ప్రయచ్చతి సాక్షాదేవదీక్షాదపశే అవరుంధే అశర్వత్సరే సోమం క్రీణాది విశాక్షలా విరాడ్ అన్నం విరాడ్ విరాజేవాన్నాద్యమవరుంధే పుష్కరా భవంతిధేయం దత్వాయ దశపేయా భవతి అన్నాద్యస్యావరుద్ధ్యై శతం బ్రాహ్మణాః పిబంతి శతాయ పురుషశ్రుతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి సప్తదశగ్నిస్తోత్రం భవతి సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాద్యై ప్రాకాశావద్భర్యమే దదాతి ప్రకాశమేవైనం గమయతి ప్రజమృగ్గాత్రే దేవాస్మై వాసయతి రుక్మగంహోత్రే ఆదిత్యమేవాస్మా ఉన్నయతి అశ్వం వ్రస్తోను ప్రతిహర్తృభ్యాం రాజాపత్యో వాశ్వః ప్రజాపతేరాద్యై ద్వాదశపష్ఠో హేర్బ్రహ్మణే ఆయుదేవావరుంధే విషామ్మయేత్రావరుణాయ రాష్ట్రమేవ వశ్యకః విషభం బ్రాహ్మణాక్షగుంసినే రాష్ట్రమేవేంద్రియాగ్రగః వాసుశీనేష్టాబోధుర్భ్యా పవిత్రే దేవాశ్రయితే స్థూర్యవాచితమచ్చావాకాయ అంతత ఏవ వరుణమవేదతే రణ్వాహమగ్నీషే వంధిర్వాన్ వంధిరగ్నీర్ వంధిరేవ వంధ్యయజ్ఞస్యావరుంధే ఇంద్రస్య సుషుపాణస్య త్రేధేంద్రియం వీర్యం పరాపదే భృగస్తృతీయమభవదే శ్రాయంతీయం తృతీయం సరస్వతే తృతీయం భార్గవహోతా భవతి శ్రాయంతీయం బ్రహ్మసామం భవతి వారవంతీయమగ్నిత్వామసామం సారస్వతేరపోగృహ్ణాది ఇంద్రియస్య వీర్యస్యావరుద్ధ్యై శ్రాయంతీయం బ్రహ్మసామం భవతి ఇంద్రియమేవాస్మిన్ వీర్యగ్నిశ్రయతి వారవంతీయమగ్నిత్వామసామం ఇంద్రియమేవాస్మిన్ వీర్యం వారయతి ఈశ్వరో వా ఏష దిశోనోన్మదితోః యం దిశోను వ్యాస్థాపయంతి దిశావగేష్టయో భవంతి దిక్ష్వేవ ప్రతిష్ఠత్యనున్మాదాయ పంచదేవతా యజతి పంచదిశః దిక్ష్వేవ ప్రతిష్ఠతి హవిషో హవిషయిష్పావాలిహ సత్యమధిధారయతి యజమానదేవత్యో వే బృహస్పతిః యజమానమేవ తేజసా సమర్థయతి ఆదిత్యాం మలధాంగభిరేమాలభతే మారుతే వృష్టిం వష్టౌహీం విషంజైవాస్మై రాజ్పంచ సమేజే దధాతి ఆదిత్యయా ఊర్వయా ప్రజలే మారుత్యోత్తరయా రాష్ట్రయేవ విషమనుబధ్నాతి ఉచ్చైరాదిత్యాయా ఆశ్రావయతి ఉపాగుంశమారుత్యై తస్మాద్రాష్ట్రం విషమతి వదతి గర్భిణ్యా విద్యా భవతి ఇంద్రియం వే గర్భ రాష్ట్రమేవేంద్రియావ్యగ అగర్భామారుతే విద్వై మరుద విషమేవ నిరింద్రియామగ దేవాసురాః సంయత్తాసన్ ఏ దేవాశ్వినా పూషన్ వాచ సత్యగుంఠన్ నిధాయ అనుదేనాసురానభ్యభవన్ ఏ శుభ్యాం భూతే పురోటాశంతాశకాలన్యవన్ ప్రదోపేతే వాచ సత్యమవారుంధత శుభ్యాం భూతే పురోటాశంతాశకాలం నిర్భవతి అనిలేనైవ భ్రాతుర్వ్యాన విభూయ వాచ సత్యమవరుంధే సరస్వతే సత్యవాచేధరం పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాది సవిత్రే సత్యప్రసవాయ పురోడాశంతాశకపాలం ప్రసూత్యై దూతాన్ గ్రహిణోతి ఆవిత ఏతా భవంతి ఆవిదమేవైనం గమయంతి అథో దూతేభ్య ఏవ న ఛిద్యతే శుక్రదక్షిణాసమృద్ధ్యై ఆగ్నేయమష్టాకపాలం నిర్వపతి తస్మాత్ శిశిరకృపం చాలాః ప్రాంచో యాంతి సౌన్యం జలం తస్మాద్వ్యవసాయాదయంతి సావిత్రం ద్వాదశకపాలం తస్మాత్ పురస్తాద్యవానాగం సవిత్రా విరుంధతే బాల్యస్పత్యం జలం సవిత్రైవ విరుధ్య బ్రహ్మణాయ వానాదశతే ష్టమష్టాకపాలం రూపాన్నేవతేన కుర్వతే వైశ్వాదరం ద్వాదశకపాలం తస్మాద్ఘన్యేనైతాఘే ప్రత్యంజః కురు పంచాలాయాందే సారస్పదం చలం నిర్వపతి తస్మాత్ప్రావిషసర్వాచోపజంతి ఔష్ణేన వ్యవస్యంతి మైత్రేణ గృహంతే వారుణేన విధురాసులే క్షైత్రపత్తేన పాచయంతే ఆదిత్యేనాదశతే మాసిమాశ్వేతాని హవేకంషిశృప్యానేత్యాహుః ఏవత్వాన్పయంతైతి అసో ఖల్వాహుః కసంవత్సరంజే విశ్వజీతి షడేవ పూర్వేద్యం నిరుప్యాని షడుత్తరేద్యుః తేనైవత్వాన్పయంతే దక్షిణోరథవాహనవాహః పూర్వేషాం దక్షిణ ఉత్తర ఉత్తరేషాం సంవత్సరస్యైవాంతౌ యునక్తి సువర్గస్య లోకస్య సమష్ట్యై ఇంద్రస్య సుషుమానస్య దశేంద్రియం వీర్యం పరాపదే సయత్ప్రసమన్యష్ఠీపతే తత్ఫలమభవతే యద్ద్వితీయం తద్వదనం యత్తృతీయం తత్కర్కంధు యన్నస్తః స సింహః యదక్షోః స శార్ధూలః యత్కర్ణయోః స మృగః యవూర్ధ్వః స సోమః యావాజే సాసురాక్తవోభవంతి ఇంద్రియస్యావరుద్ధ్యై ప్రయాణిలోమాని ఋషిమేవావరుంధే త్రయోగ్రహాః वीर्यमेवावरुन्धे नाम्ना दशमी तवै पुरुषे प्राणाः नाभिर्दशमी प्राणायन्द्रियम् वीर्यम् प्राणादेवेन्द्रियम् वीर्यम् विजमान आत्मन् धत्ते शीथेन क्रियवाच्छष्पाणि क्रीणादि न वा एतदयो न हिरण्यम् यत्सीशम् न स्त्री न पुमान् यत्क्लीपः तसो मोनसुरा यत्सौत्रामणिसमृद्ध्यै स्वाग्नीन्वा स्वादुनेत्याः सोममेवैनाम् करोति सोमाशुभ्याम् पच्छस्व सरस्वत्ये पच्छस्वेन्द्राय सूत्रान्ने पच्छस्वेत्याः एताभ्योऽक्येषा देवताभ्यः पच्यते तिस्रस्तकम् दृष्टा वसति तिस्रोहिरात्रे क्रीतस्वामा वसति पुनादिते परिश्रुतमिदेविषा पुनादिव्यावृत्ते पवित्रेण पुनादि पवित्रेण हि सोमम् पुनन्ति वारेण शुष्पदादनेत्याह वारेण हि सोमम् पुनन्ति वायः पोतः पवित्रेणेतनेतया पुनीयात् प्रयुद्धाख्येषा अधिपवितस्यैतया पुनीयात् कुविदङ्गेत्यनिरुक्तया प्राजापत्यया गृह्णाति अनिरुक्तः प्रजापतिः प्रजापतेरात्यै एकयत्रा गृह्णाति एकथैव यजमाने वीर्यम् दधाति आश्विनम् धूम्रमानभते अश्विनौ वै देवानाम् भिरजौ ताभ्यामेवाश्वै भेषजम् करोति सारस्पदम् मेघम् वाग्वै सरस्वती वाग्वैवैनम् भिषज्यति ऐन्द्रमृषभगुंशे तत्काय यत्त्रिषयोगेष्वालभेद बहिर्भास्मायन्द्रियम् वीर्यम् दध्यात् भ्रातव्यमस्मै जनयेत् एकयोपालभते एकथैवास्मिन्निन्द्रियम् वीर्यम् दधाति नास्मै भ्रातव्यम् जनयति नैतेषाम् पशूनाम् परोडाशा भवन्ति गृहपुरोडाशाह्येते युवकम् सुरामश्विनेति सर्वदेवत्वेयाज्ञानुभाग्ये भवतः सर्वा एव देवताः प्रीणादि ब्राह्मणम् परिक्रीणीयादुच्छेषणस्य पातारम् ब्राह्मणो ह्याहुत्या उच्छेषणस्य पाता यदि ब्राह्मणम् न विन्देत् अन्मेकमपायामवनयेत् सैव ततः प्रायश्चित्तिः यद्वेदोः प्रामण्ये वृद्धम् तदस्ते समर्थम् नानादेवत्याः पशवश्च परोडाशाश्च भवन्ति समध्यै ऐन्द्रः पशूनामुत्तमो भवति ऐन्द्रः पुरोडाशानाम् प्रथमः इन्द्रिये एवास्मि समीचे दधाति पुरस्तादनो याजानाम् पुरोडाशे प्रचलति असवो ये पुरोडाशाः पशूनेवावरुन्धे ऐन्द्रमेकादशकपालन्यपति इन्द्रियमेवावरुन्धे सावित्रम् द्वादशकपालम् प्रसोवत्ये वारुणम् दशकपालम् अन्तत एव वरुणमुपयुजते वटपादक्षिणा उत वा एषाश्वकम् सूते उताश्वतरम् उत सोम उतसुरा यत्सोत्रावणे समृद्धे बाढसत्वम् पशुञ्चतुर्थमजमवितस्यालभते ब्रह्मवे देवानाम् बृहस्पतेः ब्रह्मणेव यज्ञस्य व्यर्थमिवपदे पुरोडाशवानेव पशुर्भवति न केतस्य गृहम् गृह्णन्ति स्वमप्रतीकाः पितरस्त्रप्रतेदिशदा दृण्णायागम् समवनयति पुरुषशतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दक्षिणेऽग्नौजुहोति पापस्य व्यावृत्ते हिरण्यमन्तराधारयति भूतामेवैनाम् जुहोति शतमानम् भवति शताय पुरुषशतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति यत्रैव सदा तृण्णाम् धारयति अन्यतथाति प्रतिष्ठित्ये पुत्रेण वा एतस्येन्द्रियम् वीर्यम् गच्छति एकम् सोमादिपपदे पुत्रणायाव्यानुभाग्याभिरुपतिष्ठते यदेवास्य पुत्रेणेन्द्रियम् वीर्यम् गच्छति तदेवावरुन्धे पितृभिरुपतिष्ठते तदीयेवा इतो लोके पितरः तानेव प्रीणादि अथोत्रेण वै यज्ञस्येन्द्रियाणि अध्वर्यनुहोताः ब्रह्मा तौपतिष्ठन्ते यान्येव यज्ञस्येन्द्रियाणि तैरेवास्मै भेदजम् करोति అగ్నిష్టోమగ్రాహసి యజ్ఞముఖం వా అగ్నిష్టోమ యజ్ఞముఖమేవారభ్య సమమాక్రమజ అథైషోభిజయస్త్రిగుంశపమానాభవతి త్రిగుంశద్వైదేవతాః తానేవాప్నోతి ప్రజాపతిష్ఠతస్త్రిగుంశః తమేవాప్నోతి రఘుంశల ఏషస్తోమా నామయసా పూర్వం యద్విషమాస్తోమాః ఏతావాణవే యజ్ఞః యావాన్పవమానాః అంతఃశ్రేషణన్వాన్యత్ యత్సమాః పవమానాః ఏనాశగుంశలః ఏనయసా పూర్వం ఆత్మనైవాగ్నిష్టోమేణ ధ్నోతి ఆత్మనా పుణ్యో భవతి ప్రజావా ఉత్సాని పశవముత్సాని యదుక్షాభవత్యనుసందత్తే ఉపత్వాజామయోగిరైర్ప్రతిపద్భవతి వాగ్వై వాయుః వాజనేవైజోభిజేకః సర్వాజామేవ ప్రజానాగం సూయతే సర్వా ఏణం ప్రజారాజేతి వదంతి ఏతమత్యంతసక్షిభయిత్యాహ ఆదిత్యా వై ప్రజాః ప్రజానామేవైకేన సూయతే ఏతే యజ్ఞముఖాత్ ఏ సంభార్యా అక్రన్నే యదాహపవస్వ వాచో అగ్రిగై తేనైవ యజ్ఞముఖాన్నయంతే అనుష్టుప్రథమా భవతి అనుష్టుకుత్తమా వాగ్వా అనుష్టుగ వాచైవ ప్రయంతి వాచోద్యంతి ఉద్వరేర్భవంతి ఉద్వద్వా అనుష్టుభో రూపం ఆనుష్టుభారాజన్యః తస్మాదుద్వదేర్భవంతి సౌర్యనుష్టుకుత్తమాభవతి స్వర్గస్య లోకస్య సందత్తే యో వై సవాదేతి నైరకం సవ ఉపనమతి యస్సామభ్యయేతి పాపీయాంఛుభానాభవతి ఏతాని ఖలు వై సామాని యత్పృష్ఠాని యత్పృష్ఠాని భవంతి తైరేవ సవాన్నైతి యాని దేవ రాజానాగం సామాని తైరమస్మిల్లోకరుధ్నోతి యాని మనుష్య రాజానాగం సామాని తైరస్మిల్లోకరుధ్నోతి ఉభయోరేవ లోకయోరుధ్నోతి దేవలోకే చ మనుష్యలోకే చ ఏకవింశోభిగేతనీయస్యోత్తమోభవతి ఏకవింశకేశమనీయస్య ప్రథమః సప్తదశోదశమేయః విద్వాయేకవింశః రాష్ట్రగుంసత్రశః విషయవేతన్మధ్యతోభిషిచ్యతే తస్మాద్వాగేష విషాం ప్రియః విషోగిమధ్యతోభిషిచ్యతే యద్వాగేన మతో దిశోనువ్యా స్థాపయంతి తత్స్వర్గం లోకమభ్యాలోహతి ఇమల్లోకన్న ప్రత్యవరోహేత్ అధిజనం వేయాత్ ఉద్వామాద్యేత్ యదేషస్తోమో భవతి ఇమమేవ తేన లోకం ప్రత్యవరోహతి అసో అస్మిన్నేవ లోకే ప్రతిష్టప్యున్మాదాయ ఇయం వైరజత అసో హరిణీ యద్రగ్మో భవతః ఆభ్యామేవేనం భయన పరిగృహ్ణాది అరుణస్య వా అభిషిచ్యమానస్యాపః ఇంద్రియం వీర్యం నిరభ్యన్ తత్సువర్ణకం హిరణ్యమభవత్ యద్రుగ్మవంతర్దధాది ఇంద్రియస్య వీర్యస్యానిర్ఘాతాయ శతమానాభవతి సరక్షరః శాయ పురుషః సదేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఆయుర్వై హిరణ్యం ఆయుష్యా ఏవేనమభ్యతిక్షరంతి తేజో వై హిరణ్యం తేజస్యా ఏవేనమభ్యతిక్షరంతి వర్చో వై హిరణ్యం వర్చస్యా ఏవేనమభ్యతిక్షరంతి అప్రతిష్ఠితో వా ఏషయిత్యాహుః రోరాజసూర్యేణ యజతి యదా వా ఏషయేతేన ద్విరాత్రేణ యజతే అథప్రతిష్ఠ అథ సంవత్సరమాప్నోతి యావంతి సంవత్సరస్యాహోరాత్రాణి తావదేరేణస్య స్తోత్రీయాః హోరాత్రేష్ేమ ప్రతిష్ఠతి అగ్నిష్టోమః పూర్ణమహద్భవతి అతిరాత్ర ఉత్తరం నాయేనాహోరాత్రయో ప్రతిష్ఠతి పౌర్ణమాస్యాం పూర్ణమహద్భవతి అష్టకాయాముత్తరం నానైవార్ధమాశయ ప్రతిష్టతి అమావాస్యాం పూర్ణమహద్భవతి ఉద్దృష్టముత్తరం నానైవ మాసయో ప్రతిష్టతి అసో ఖలు సమానపక్షేపుణ్యాహే స్యాదా కార్యం ప్రతిష్ఠిత్యై అపసవ్యాద్విరాత్రిత్యాహు దేత్యే ఛందసి గాయత్రం చత్రైష్టుభం చ జగదే మంత్రయంతి నేన జగతి క్రియత్యాహు ఇదేనాశవనె కుర్వంతీతి యదా వా ఏషాహీనస్యాహర్థయతే సాన్నస్య వాసవనం అథైవ జగతి కృతా అసవశవ్యః విష్టర్వా ఏషద్య రాత్రః ఏవం విద్వాన్ విరాత్రేణ గజతే ఏవాస్మా ఉచ్చతి అసోతమ ఏవాపహతే అగ్నిష్టోమంతరాహరతి అగ్నిః సర్వా దేవతాః ప్రథమాప్తకస్త భాప్తః.